శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిశతీ భాష్యం. శంకర భాష్యం. బహుకాలం సుభక్తి మహిన్నా గురుపాదాంబుజమంలంబ్య స్థితాయ కుంభయోసమునయే శివ దంపతి కృత నామసతత్యోక్త్యా పేరుతో హయగ్రీన వచాంధ్ర వివరణము. చిరకాలము ఏకభక్తి మహిమతో గురుచరణ పంకజములను ఆశ్రయించియున్నయగస్త్య మహర్షికి కామేశ్వరి కామేశ్వర ప్రణీతమైన నామసతత్రయము నుపదేశించుటకు పరమేశ్వరిచే ప్రేరితుడైన హయగ్రీణ దేవుడు ఇట్లు చెప్పెను. 71 శ్లోక కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి 51 కకార రూప విశేషణం యాస్యం. భా కకారూపేతి కకారః కవణః రూపం జ్ఞాపకయస్యః సా కాదివిద్యాని గ్రహేత్యర్థః. అథవా కకారః రూపం వాచకం యేషాం తే కకారూపాః హిరణ్యగర్భః ఉదకం ఉత్తమాంగం సుఖదేశ్చ. హిరణ్యగర్భనిషు జగద్ధారక జగత్కర్తృత్వాది గుణనత్వం కకారస్య వ్యంజనాదిమవణత్వేన వర్హత ఇతి తద్వాచ్యతయా తథా. నా శంకర భాష్యం. ఉదకనిష్టాన్నాది ద్వారా జగత్సంజీవన హేతుత్వమపి కసారస్య విద్యాగ్రిమవంత్యజ స్త్రీతి తద్రూపావ. సర్వేషాం ప్రాణినాం శిరస్యమృత మస్తీతి యోగమార్గేణ కుండల నిగమనే తత్రత్య తత్ప్రవాహాప్లుత యోగిన భూస్వరసామ్యం జాయత ఇతి యోగశాస్త్రేషు ప్రసిద్ధం తద్వత్కణణ అహమంత్రాదమభాగస్థ. తత్పురశ్చర్యాపరాయ నానాం శివభావమేన యచ్చతీతి తద్రూపేత్యర్థః కం బ్రహ్మఖం బ్రహ్మ ఇతి శ్రుతే. దహరకసస్య సుఖస్వరూపత్వేన పరమ ప్రేమాస్పదతయా అభిలాష విషయత్వవత్ కకార్కోప్యతి ప్రీతి విషయ మూలమంత్రాదిమాక్షర్త్య అభ్యర్థితత్వాద్వాత దూపేత్యర్థః. 2 ఓం కకార రూపాయై నమః. 1 శ్లో చింతామణమనుపాస్య యోగగమ్య సరస్వతి అకరే పరమే వ్యోమ్ని జ్ఞేయ సా సుప్రసిదతు. శ్లో ఏకధా బహుధా చైవ శంకరౌ శంకరం గురుం అభాస్యన్ త్రిశతి భాష్యం అజ్ఞః అంధీకరోమ్యహం. శ్లో బులుసు సూర్యప్రకాశ శాస్త్రిణః ప్రేరణేన చ అజనస్వామి సుబ్రహ్మణ్యసూరి సాహాయ సంపద. 37 లలితా త్రిశతి. శ్లో శ్రీరామనాద్యపద సంహృత భన్యనామ్నా నారాయణేన కవినా మైకా ప్రణీత సేయం కృత్యః దేవగుమద్విజాతి ప్రమేధా సంభావనేన భనతు ప్రథితాపదోష. అం వి కకారః కాను అక్షరము ఇక నిర్ణము పరాదేవి రూపమును ద్యోతనము చేయునదిగాన ఆ తల్లిక కార రూపాయను నామముచే వ్యవహరింపబడును కాది విద్యామూర్తి ఎని భావము. 15 విద్య కాది విద్య హాది విద్య సాది విద్య ఎని 3 విధములని సంప్రదాయ వేత్తలు చెప్పుదుకు కావున ఈ నామము కాది విద్య ప్రాధాన్యమును సూచించుచున్నది. హిరణ్యగర్భ జల ఉత్తమాంగ శిరస్సు సుఖాదులకు కకారము వాచకముగాన హిరణ్యగర్భాదులు కకార రూపులు. అథవా హిరణ్యగర్భశిష్టమైన ప్రపంచ సృష్టి స్థితి లయ కర్తృత్వరూప గుణనత్వము వ్యంజనము హల్లు ప్రథమ వర్ణమైన కకారమునందు ఉండుట వలన జగన్మాత కకార రూప యను నామముచే కీర్తింపబడినది. లలో లేక ఉదకమందున్న అన్నాదుల ద్వారా లోక పోషకత్వ హేతువుగూడా పంచసి విద్య యొక్క ఆదిమ వర్ణమైన కకారమునకు గలదుగాన ఆమె కకార రూపాయని పేర్కొనబడినది. 38 శంకర భాష్యం. సర్వప్రాణులకు శిరోభాగమున అమృతము కలదని ప్రసిద్ధము. ఆ కారణమున యోగమార్గము ద్వారా కుండలిని శక్తి సంచారమునందు అచట ఉన్న ఆ యమృత ప్రవాహములో మునుకలడిన యోగులకు ఈశ్వర సామ్యము సంభవించునని యోగశాస్త్ర ప్రసిద్ధము. అటులనే పంచదశి మంత్రము నందలి ప్రథమ భాగమునందున కవర్ణము తన్మంత్ర పురశ్చర్యపరాయణులకు శివస్వభావమునే ప్రసాదించునుగావున ఆమె కకార రూప యను నామముచే సంకీర్తిత ఎగుచున్నది. కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఎనుచు శృతి కం ఖం అనువణములు బ్రహ్మవాచకములని చెప్పుచున్నది. దహరాకాశము అనగా కారణకాశము సుఖస్వరూపము పరమ ప్రేమాస్పదము నగుట వలన అది అభిభాషకు విషయ అభిలషణీయ మగుచున్నది. ఆ రీతిగా కా వణము గూడా అత్యంత ప్రీతి విషయకమైన పంచదశీ మంత్ర ప్రథమాక్షర మగుట వలన అత్యంతము గౌరవార్హముగాన కకారరూప ఎను నామముచే శ్రీజగన్మాత సవనీయురాలగుచున్నది